పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 14వ భాగం. దీనిలో ఇక 5వ అంశం, పరమాణువుల నిజస్వరూపం. 1800 చివరికి పరమాణు సిద్ధాంతాలు వాటికి ఎదురయ్యే సవాళ్ళు అన్నిటినీ జయించినట్టే అయ్యింది. ఎన్నో కొత్త అణువుల నిర్మాణాన్ని వివరంగా తెలుసుకోవటం జరిగింది. ఎన్నో సంక్లిష్టమైన ఆర్గానిక్ అణువుల నిర్మాణ రహస్యాలు కూడా ఛేదించబడ్డాయి. రసాయన శాస్త్రజ్ఞులు ప్రకృతిలో ఏర్పడని అణువులని కేకులే పద్ధతిలో ఎలా నిర్మించాలో ఆలోచించసాగారు. వీటిని సంయోజిత అణువులని అంటారు, అంటే సింథటిక్ అణువులు అన్నమాట. అవి కొన్నిసార్లు అద్దకాలుగా, పరిమళాలుగా, మందులుగా కూడా ఉపయోగించుతారు. కానీ ఇప్పటికీ ఒక పరమాణువుని కానీ లేదా ఒక అణువుని కానీ ఎవరూ చూడలేకపోయారు. రసాయన శాస్త్రజ్ఞులు కనుక్కున్న విషయాలను వివరించడానికి పరమాణువులు కేవలం సైద్ధాంతిక సాధనాలుగానే మిగిలిపోయాయి. పరమాణువులు అణువులు ఉన్నాయనే భావన చాలా సౌకర్యంగా ఉంటుంది, కానీ అవి నిజంగా ఎలా ఉంటాయి, ఎంత పరిమాణంలో ఉంటాయి, ఎంత బరువుని కలిగి ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఇలాంటి విషయాలు ఏమైనా ఎవరికీ తెలియలేదు. వాంట ఆఫ్కి మంచి స్నేహితుడైన ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఆస్క్వాల్డ్ అనే అతడు రష్యన్ జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు. పరమాణువులు అనే భావనకి మరీ అంత ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని ఇతడి అభిప్రాయం. ఆ భావన వీలుగా ఉంటుందే తప్ప అంతకన్నా మరేమీ లేదన్నాడు. తన మిత్రుడు వాంట్ హాఫ్ అణువుల నమూనాలను తయారు చేసి చూపిస్తున్న ఆస్ట్రాల్డ్ మాత్రం అవన్నీ వట్టి కల్పితాలని కొట్టిపారేసేవాడు. ప్రత్యక్ష సాక్ష్యం చూపిస్తే కానీ నమ్మనన్నాడు. మరి పరమాణువులు ఉన్నాయని ఆస్వాల్ట్ని ఒప్పించేదెలా? 1827 రాబర్ట్ బ్రౌన్ అనే స్కాటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు పువ్వుల నుండి రాలే పుప్పుడి కణాలు నీటి మీద తేలుతూ ఉండగా వాటిని సూక్ష్మదర్శిని ఉపయోగించి చూశాడు. ఆ పుప్పుడి కణాలు సంచలనంగా అటూ ఇటూ కదలటం గమనించాడు. ఈ కణాలు మొక్కలు లేదా పువ్వుల నుండి వచ్చినవి కాబట్టి వీటిలో చాలా చిన్న జీవం ఉంటుంది. కాబట్టి బ్రౌన్ ఈ జీవం వల్లనే ఈ చిన్న కణాలు అటు ఇటు కదులుతున్నాయని అనుకున్నాడు. బ్రౌన్ ఇదే ప్రయోగాన్ని జీవం లేని చిన్న చిన్న అద్దకం కణాలతో చేసి చూశాడు. ఇవి కూడా అలాగే అటు ఇటు కదలసాగాయి. ఈ చలనాన్ని బ్రౌనియన్ చలనం అని అంటారు. సుమారు 30 సంవత్సరాలు దీనిని ఎలా వివరించాలో ఎవరికీ తెలియలేదు. 1860 జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ అనే స్కాటిష్ గణిత శాస్త్రజ్ఞుడు వాయువుల ధర్మాలు మరియు ప్రవర్తనను పరిశోధించాడు. వాయువులు అణువుల వలన, పరమాణువుల వలన ఏర్పడటమే కాకుండా ఆ అణువులు నిరంతరం సంచలనంగా కదులుతూ ఉంటాయని, ఆ కదలికలో అవి ఒకదానినొకటి పదే పదే ఢీకొంటూ ఉంటాయని అతడు భావించాడు. అంతేకాక ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది వాయుకణాల వేగం ఇంకా ఎక్కువ అవుతుందని కూడా అతడు సిద్ధాంతీకరించాడు. నీరులాంటి ద్రవ పదార్థాలలో కూడా ఎప్పుడూ అణువులు కదులుతూ ఒకదానినొకటి ఢీకొనటం జరుగుతుంది, కానీ వాయువులలో జరిగినంత తేలికగా జరగదు. ఒక వస్తువు నీటి చేత కప్పబడి ఉన్నప్పుడు నీటిలోని అణువులు ఆ వస్తువుని నిరంతరం ఢీకొంటూ ఉంటాయి. వస్తువుకి ఇరుపక్కల నీటి అణువులు ఒకే తీవ్రతతో ఢీకొనటం వలన రెండు ప్రభావాలు ఒకదానితో ఒకటి సరితూగుతాయి. ఒకవైపు కన్నా మరోవైపు తగిలే అభిఘాతాలు మరి కాస్త ఎక్కువగా ఉన్నా మొత్తంలో ఆ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటుందంటే, వస్తువు పెద్ద వస్తువు అయితే పెద్దగా తేడా కనిపించదు. ఆ తాకిళ్ల వలన వస్తువు కదలటం జరగదు.